157 కంబుకంఠి సం భా కంబుకంఠాత్ కంబుసబైన అత్ర సంఖనిష్ఠరు రేఖాత్రయం లక్ష్యతే తద్వాన్ కంఠః యస్యాః సేతి తథా గుణనామేదం ఓం కంబుకం యే నమః ఆం వి. ఈ నామము నందలి కంబు శబ్దము శంఖము నందుండు రేఖాత్రయమును లక్షణయ చెప్పుచున్నది. తాదృశమైన కంఠము గలదిగాన పరమేశ్వరి కంబుకంఠి యని గానము చేయబడుచున్నది. పరమేశ్వరి గుణపరిచాయకమైన నామమిది.